యజ్ఞమదృశన్మదృశం యజ్ఞం యజ్ఞమదృశం తదస్తృశన యజ్ఞం యజ్ఞమదృశం తద అదృశం తదస్తృశన్ దృశం తద ఏవైవ తదోదృశన్ దృశం తద ఏవ తద ఏవైవ తదస్తుత ఏవైనమేనమేవ తదస్తుత ఏవైనం ఏవైనమేనమేవైనం పునః పునరేణమేవైనం పునః ఏనం పునః పునరేణమేనం పునః ప్రపునరేణమేనం పునః ప్ర పునః ప్రపునః పునః ప్రయుంజేయుంజే ప్రపునః పునః ప్రయుంజే ప్రయుంజేయుంజే ప్రయుంజే సో అసోయుంజే ప్రయుంజే సో యుంజే సో అసోయుంజే యుంజే సో స్వగస్వమసోయుంజే యుంజే సోస్వం అథో స్వగస్వమసో అథోస్వమేవైవ స్వమసో అథోస్వమేవ అథో ఇత్యథో స్వమేవైవ స్వగస్వమేవ ఛందశ్చంద ఏవ స్వగస్వమేవ ఛంద ఏవ ఛందశ్చంద ఏవైవ ఛందోన్మరుఛంద ఏవైవ ఛందోను ఛందోన్మరుఛందశ్చందోను పర్యావర్తంతే పర్యావర్తంతే ఛందశ్చందోను పర్యావర్తంతే

స ఏతమేతకోదత ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతకోదత ఏదం ద్వాదశ రాత్రం ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యదపశ్యద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యద్ ద్వాదశ రాత్రమపశ్యదపశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం తమపశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం ద్వాదశ రాత్రమిది ద్వాదశ రాత్రం అపశ్యత్తం తమపశ్యదపశ్యత్తమా తమపశ్యదపశ్యత్తమా ప్రమాదంతమాహరదహరదాదంతమాహరద్ ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆరత్తేన తేనాహరదహరత్తేన యజత రాజాయత ప్రాజాయతయోజాయత ప్రజాయేయ ప్రజాయేయజాయేయప్రజాయేయేతీతిజాయేయప్రప్రజాయేయేతి జాయేయేతీతిజాయేయజాయేయేతిసతీతిజాయేయజాయేయేతిసతీతిసద్వాదశరాత్రేణ ద్వాదశరాత్రేణ సతీతిసద్వాదశరాత్రేణ ద్వాదశరాత్రేణయజేతయజేతద్వాదశరాత్రేణద్వాదశరాత్రేణయజేతప్రప్రయజేతద్వాదశరాత్రేణద్వాదశరాత్రేణయజేతప్రవాదశరాత్రేణేతద్వాదశరాత్రేణయజేతప్రయవైవ ప్రయజేతయజేతప్రయవ ప్రయవైవ ప్రయవజాయతేజాయత ఏవ ప్రయవజాయతే ఏవజాయతేజాయత ఏవైవజాయతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో జాయతే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామ ప్రాయణ అగ్నిష్టామ ప్రాయణ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామ ప్రాయణ బ్రహ్మవాదినైతి బ్రహ్మ వాజ అలం జగ్నిష్టామ ప్రాయణ అగ్నిష్టామ ప్రాయణ వదంతి వదంతి అగ్నిష్టామ ప్రాయణ యజ్ఞ అగ్నిష్టామ ప్రాయణ యజ్ఞ అథాధ యజ్ఞ అగ్నిష్టామ ప్రాయణ అగ్నిష్టామ ప్రాయణ యజ్ఞ అథ అగ్నిష్టామ ప్రాయణ ఇది అగ్నిష్టామ ప్రాయణ యజ్ఞ అథాధ యజ్ఞ అథ కస్మాత్ కస్మాదధ యజ్ఞ అథ కస్మాత్ అథ కస్మాత్ కస్మాత్ రాత్ర పూర్వ పూర్వోదరాత్ర కస్మాత్ కస్మాత్ రాత్ర పూర్వ అధిరాత్ర పూర్వ పూర్వోదరాత్రోదరాత్ర పూర్వ ప్రపూర్వోదరాత్రోదరాత్ర పూర్వ అధిరాత్రయుజ్యతే రాత్ర ప్రపూర్వ ప్రయుజ్యతే యుజ్యతే ప్రపూర్వ ప్రయుజ్యతే ఇది యుజ్యతే ప్రపూర్వ ప్రయుజ్యత ఇది యుజ్యతే ప్రపూర్వ ప్రయుజ్యత ఇది చక్షుషి చక్షుషి ఇది యుజ్యతే ఇది చక్షుషి చక్షుషి ఇది చక్షుషి వై చక్షుషి ఇది చక్షుషి వై చక్షుషి వై ఏతే వైవ ఏతే యజ్ఞస్య యజ్ఞస్య ఇతే వైవ ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ఞస్య ఇతే యజ్ అమావద్భిష్టోమో గలీనికే అది రాత్రావతి రాత్రులు గలీనికే అగ్నిష్టోము అది రాత్రావిత్యది రాత్రు కలీనికే అగ్నిష్టోమావద్భిష్టోమో కలీనికే కలీనికే అగ్నిష్టోమో యజ్జద్భిష్టోమో కలీనికే కలీనికే అగ్నిష్టోమో యత్ కలీనికే ఇది కలీనికే అగ్నిష్టోమో యద్దిరగ్నిష్టోమాగ్నిష్టోమోరగ్నిష్టోమోరగ్నిష్టోమోరగ్నిష్టోమోరగ్నిష్టోమం అగ్నిష్టోమాదిత్యగ్నిష్టోమో ఎరుగ్నిష్టోమగ్నిష్టోమయ్యగ్నిష్టోమం పూర్వం పూర్వమగ్నిష్టోమయ్యగ్నిష్టోమం పూర్వం అగ్నిష్టోమం పూర్వం పూర్వమగ్నిష్టోమగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ ప్రయంజేరన్ పూర్వమగ్నిష్టోమగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ అగ్నిష్టోమనిత్యగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ ప్రయంజేరన్ పూర్వం పూర్వం ప్రయంజేరన్ బహిర్ధావయద్ధా ప్రయంజేరన్ పూర్వం పూర్వం ప్రయంజేరన్ బహిర్ధా ప్రయంజేరన్ బహిర్ధా బహిర్ధా ప్రయంజేరన్ ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే గణీనికే బహిర్ధా ప్రయంజేరన్ ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే ప్రయంజేరన్ ఇది ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే గణీనికే బహిర్ధా బహిర్ధా గణీనికే దధ్యర్ధ్య గణీనికే బహిర్ధా బహిర్ధా గణీనికే దధ్య బహిర్ధేది బహిర్ధా కనీనికే దధ్యర్ధ్య కనీనికే గణీనికే దధ్యస్తస్మాత్ తస్మాత్ దధ్య కనీనికే గణీనికే దధ్యస్తస్మాత్ రాత్రోదరాత్రస్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత

పరివాపం పురీషం పరివాపం పురీషమోసత పురీషం పరివాపం పరివాపం పురీషమోస